ॐ श्रीरस्तु ॐ श्रीगणेशाय नमः। శ్రీమన్నారాయణుడు జగన్నాథుడు, జగన్నాథుని శ్రీదేవి శ్రీ మహాలక్ష్మి, మహాలక్ష్మి కటాక్ష వీక్షణాలు, సర్వమానవ కోటికి శ్రీరామ రక్ష, ఆమె జగన్మాత, ప్రకృతి స్వరూపిణి. ఈ పూజ ఒక ప్రాంతానికి పరిమితం కాదు, ఎవరైనా చేయదగిన అద్భుత పూజ, సర్వలకు ఆమోదయోగ్యమైనది, ఆచరింపదగినది. ఈ పూజను చేయడంలో స్త్రీ పురుష భేదం లేదు, వయసు పరిమితం లేదు. ఈ పూజ సర్వకాలికం, సార్వజనీనం. లక్ష్మి అవతారాలు 8. ఈ అష్టలక్ష్మి అవతారాలలో వైభవలక్ష్మి అవతారం ప్రత్యేకత కలిగినది. ఈ మహాలక్ష్మి చతుర్భుజ రూపిణి, ఇరువైపులా ఎల్లవేళల గజేంద్రద్వయము మహాలక్ష్మికి అభిషేకం చేస్తూ ఉంటాయి. భక్తిశ్రద్ధలకి అది ప్రతీక. ఊర్ధహస్తద్వయంలో రక్తవర్ణ మృదుల కమలాలు, అధోభాగంలో గల హస్తద్వయంలో ఒకటి అభయహస్తం, రెండవది ఐశ్వర్యప్రదాయకం. వైభవాన్ని కలుగజేసే తల్లి కావుననే వైభవలక్ష్మి అని ఈమె ప్రఖ్యాతి గాంచింది. విభవమనగా ఐశ్వర్యం కదా. స్వర్ణ రజిత తామ్రాది లోహాలలో దేనితోనైనా చేసిన ఒక పాత్రను శుభ్రపరచి చుట్టు పసుపు పూసి నాలుగు వైపులా కుంకుమ బొట్లు పెట్టి అందులో నీళ్లు పోసి నాలుగు వైపులా తమలపాకులు ఉంచాలి. ఇదే కలశం. ఈ కలశంలో మీ చెంతనున్న బంగారు, వెండి, వజ్ర వైఢూర్యాలు వేయాలి. ఆభరణాలేమీ లేకపోతే కలశంలో రెండు పసుపు కొమ్ములైనా వేసి పూజ చెయ్యవచ్చు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని సర్వ సంపదలను పొంది సుఖప్రదమైన జీవితాన్ని సాగించవలసిందిగా మనవి. పూజకు కొన్ని ముఖ్య విశేషాలు. 1. పూజను చేయడంలో ఆడ, మగ, చిన్న, పెద్ద భేదాలు లేవు. అందరూ చేయదగినది. అవివాహితులైన స్త్రీలు వైభవలక్ష్మిని పూజిస్తే సద్గుణ సంపన్నులు, ధన సంపన్నులు అయిన భర్తలను అతి త్వరలో పొందుతారు. ఇంటి యజమాని చేసినట్లయినా ధన కనక వస్తు వాహనాదులను పొంది సుఖప్రదమైన వైభవోపేతమైన జీవితాన్ని కొనసాగిస్తాడు. ఇంటిల్లపాది సామూహికంగా కలశం ముందు కూర్చొని వ్రతాన్ని ఆచరించవచ్చు. ఇందుమూలాన ఫలితం రెట్టింపవుతుంది. ప్రతి శుక్రవారం సంధ్యా సమయంలో ఈ వ్రతాన్ని ఆచరించడం సర్వోత్తమం. ఈ సమయం కుదరకపోయినచో సమయానుకూలంగా చేసుకోవచ్చు. వైభవలక్ష్మి పటాన్ని కలశానికి వెనుక భాగంలో ఉంచాలి. ఈ వ్రతాన్ని ఆచరించే సమయంలో వైభవలక్ష్మిపై భక్తి శ్రద్ధలు తప్ప మరి ఏ ఇతర ఆలోచనలు ఉండకూడదు. ముఖ్య సూచన: వైభవలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించిన అనంతరం 4వ లేక 6వ లేక 8వ శుక్రవారం సంధ్యా సమయంలో ఈ గ్రంథ ప్రతులను పూజించి 8 మంది ముత్తైదువులకు యథాశక్తి దక్షిణ తాంబూలాలను, ఒక్కొక్కరికి 8 గాజులు ఇచ్చి వారి ఆశీర్వాదాలను పొందాలి. పూజా విధానం: ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం శ్రీ వైభవలక్ష్మీ నమః లక్ష్మీనారాయణాభ్యాం నమః అని చెప్పవలెను. ఆచమనం: ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అని 3 పర్యాయాలు ఉద్ధరిణితో కుడి చేతిలో తీర్థం పోసుకొని సేవించాలి. గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, శంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అదోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. ఓం. ప్రార్థన. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. పూలు, అక్షతలు వైభవలక్ష్మి పటం మీద, కలశం మీద వేయాలి. సంకల్పం. మమోపాత్త సమస్త దురదక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ శ్రీ లక్ష్మీపతే అంగ్రియుగం స్మరామి. కరిష్యమాణస్య కర్మణః నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం ఆదౌ విఘ్నేశ్వర పూజాం చ కరిష్యే. అక్షతలను ఉద్దరనెడు నీళ్లతో కలిపి ముందు పెట్టుకున్న పళ్లెంలో వదలాలి. గణపతి పూజ. ఓం గణానాం త్వా గణపతి గుం హవామహే. కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభిః సీద సాదనం. అస్మిన్ హరిద్రాబింబే సుముఖం మహాగణపతిం ధ్యాయామి ఆవాహయామి. ఓం శ్రీ మహాగణపతయే నమః. అర్ఘ్యం సమర్పయామి. శ్రీ మహాగణపతయే నమః. పాద్యం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతయే నమః. ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతయే నమః. ఔపచారిక స్నానం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతయే నమః. స్నానాంతరం ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతయే నమః. వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతయే నమః. అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతయే నమః. యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతయే నమః. గంధాన్ ధారయామి. ఓం శ్రీ మహాగణపతయే నమః. గంధస్యోపరి హరిద్రా కుంకుమం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతయే నమః. పుష్పై పూజయామి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం శ్రీ మహాగణపతయే నమః. నానావిధ పత్ర పరిమళ పుష్పాణి సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతయే నమః. గుడం కదళీఫలం నివేదయామి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. శ్రీ మహాగణపతయే నమః. కర్పూర నీరాజనం దర్శయామి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అక్షతలు నీళ్లు చేతిలో పోసుకుని పళ్ళెములో వదలవలెను. పూజ చేసిన అక్షతలు పుష్పములు తలపై ధరించవలెను. ధ్యానం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ప్రాణాయామం. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓగుం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఓమాపః జ్యోతిరసః అమృతం బ్రహ్మ భూర్భువః సువరోం. సంకల్పం. ఓం మమోపాత్త సమస్త దుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే ఆద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే అష్టావిగుంశతి తమే కలియుగే ప్రథమే పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణే పార్శ్వే శకాబ్దే అస్మిన్ వర్తమానే వ్యావహారికే ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే నామ సంవత్సరే అయనే ఋతౌ మాసే పక్షే యాం శుభదితౌ భృగువాసరయుక్తాయాం నక్షత్రయుక్తాయాం శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభదితౌ. సంవత్సరము మాసము నక్షత్రము వారి వారి గోత్ర నామాలు చెప్పుకొనవలెను. మమ శీఘ్రమేవ వివాహ ప్రాప్త్యర్థం మమ దీర్ఘ సౌమాంగల్య అవాప్త్యర్థం సత్పుత్ర సకల సౌభాగ్య సిద్ధ్యర్థం లక్ష్మీకటాక్ష అనుగ్రహ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం శ్రీ వైభవలక్ష్మీ ప్రీత్యర్థం శ్రీ వైభవలక్ష్మీ ప్రసాద సిద్ధ్యర్థం శ్రీ వైభవలక్ష్మీ ప్రసాదాత్ సకల చింతిత మనోరథావాప్త్యర్థం శ్రీ వైభవలక్ష్మీ పూజాంచ కరిష్యే. కలస పూజ. కలసస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృత కుక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీపా వసుందరాః ఋగ్వేదోత యజుర్వేదః సామవేదోభ్యదర్వణః అంగైశ్చ సహితా సర్వే కలశాంబు సమాశ్రుతాః ఆయాంతు దేవి పూజార్థం దుర్దక్షయకారకాః గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. కలశోదకేన పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య దేవం ఆత్మానం సంప్రోక్ష్య. ధ్యానం. యా రక్తాంబుజవాసిని విలాసిని చండాంసు తేజస్విని యా రక్తారుతిరాంబర హరిసకీ యా శ్రీమనోహ్లాదిని యా రత్నాకర మందనా ప్రాకంఠిత విష్ణోస్వయా గేహిని సా మాం పాతు మనోరమా భగవతీ లక్ష్మీశ్చ పద్మావతీ. సరసిజనయనే సరోజహస్తే ధవళతరాంశుక గంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరీ ప్రసీద మహ్యం. ఓం శ్రీ వైభవలక్ష్మీ నమః. ధ్యాయామి. పూలు అక్షతలు దేవిపటం మీద కలశం మీద వేయాలి. సర్వత్సంపత్ప్రదాత్రీం చ మహాలక్ష్మీం అహం భజే ఆవాహయామ్యహం లక్ష్మీం సర్వసౌఖ్యప్రదాయినీం. శ్రీ వైభవలక్ష్మీ నమః. ఆవాహయామి గంగాది సర్వతీర్థేభ్యో మయా ప్రార్థనయా హృతం తోయం ఏతత్ సుగస్పర్శం పాత్యార్థం ప్రతిగృహ్యతాం. శ్రీ వైభవలక్ష్మీ నమః. పాద్యం సమర్పయామి. అష్టగంధ సమాయుక్తం స్వర్ణ పాత్ర ప్రపూజితం అర్ఘ్యం గృహాణ మత్తత్తం మహాలక్ష్మీ నమోస్తుతే శ్రీ వైభవలక్ష్మీ నమః అర్ఘ్యం సమర్పయామి. కర్పూరేణ సుగంధేన సురభిస్వాతు శీతళం తోయం ఆచమనీయార్థం దేవి త్వం ప్రతిగృహ్యతాం. శ్రీ వైభవలక్ష్మీ నమః ఆచమనీయం సమర్పయామి. మధుపర్గం మయా దేవి కాంచీను పరశోభితే స్వీకృత్య దయయా దేవి గురుమహం తు మంగళం. శ్రీ వైభవలక్ష్మీ నమః మధుపర్గం సమర్పయామి. పంచామృతం ఇదం దివ్యం పంచపాతకనాశనం పంచభూతాత్మకే దేవి పాహి స్వీకృత్య శంకరీ. శ్రీ వైభవలక్ష్మీ నమః పంచామృత స్నానం సమర్పయామి. స్నాస్యతాం పాపనాశాయ యా ప్రవృత్త సురాభ మయార్పితాత్వం గృహిణీష్వ ప్రీత భవదయానిదే. శ్రీ వైభవలక్ష్మీ నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. సర్వభూషాతికే సౌమ్యే లోకలజ్జా నివారణే వాససి ప్రతి గృహ్యేతాం మయా తుభ్యం సమర్పితే. శ్రీ వైభవలక్ష్మీ నమః వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి. ఉపవీతం మయా ప్రీత్యా కాంచనేన వినిర్మితం గృహీత్వా త్వయి భక్తిం మే ప్రయచ్చ కరుణానిదే. శ్రీ వైభవలక్ష్మీ నమః యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి. శ్రీకంఠ చందనం దివ్యం గంధాడ్యం సుమనోహరం విలేపనం సురశ్రేష్ఠే ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. శ్రీ వైభవలక్ష్మీ నమః గంధాందారయామి గంధస్యోపరి హరిద్రా కుంకుమం సమర్పయామి. మాంగళ్యమణి సంయుక్తం ముక్తా విద్రుమ సంయుతం దత్తం మంగళసూత్రం చ గృహాణ హరివల్లభే. శ్రీ వైభవలక్ష్మీ నమః మంగళసూత్రం సమర్పయామి. రత్నకంకణ వైఢూర్య ముక్తాహారాతికాని చ సుప్రసన్నేన మనసా దత్తాని త్వం గృహాణ మే. శ్రీ వైభవలక్ష్మీ నమః ఆభరణాని సమర్పయామి. జాతి చంపక పున్నాగ కేతకీ వగుణాని చ మయార్పితాని సుభకే గృహాణ జగదంబికే. ఓం శ్రీ వైభవలక్ష్మీ నమః పుష్పాణి పూజయామి. అంగపూజ. ఆయా అంగములపై పుష్పములతో పూజించవలెను. ఓం సఫలాయై నమః పాదౌ పూజయామి. ఓం సంచనాయై నమః జానూ పూజయామి. ఓం కమలాయై నమః కటిం పూజయామి. ఓం కాత్యాయిన్యై నమః నాభిం పూజయామి. ఓం జగన్మాత్రే నమః జఠరం పూజయామి. ఓం విష్ణువల్లభాయై నమః వక్ష పూజయామి. ఓం కమలవాసిన్యై నమః భుజద్వయం పూజయామి. ఓం పద్మనిలయాయై నమః ముఖం పూజయామి. ఓం కమలభద్రాక్షే నమః నేత్రద్వయం పూజయామి. ఓం శ్రీయై నమః శిరః పూజయామి. ఓం శ్రీ వైభవలక్ష్మీ నమః సర్వాణి అంగాని పూజయామి.